అగ్నిర్వృత్రాణి జంఘనస్త్రవిణః సుర్విపన్యయాః సమిద్ధః శుక్రాహుతః త్వగుం సోమాసిసత్పతిస్త్వగుం రాజోతవృత్రః తం భద్రాధిక్రతుః భద్రాతే అగ్నే స్వనేక సందృఘోరస్య సత్వా విషుణస్య చారుః నయత్తే శోచిస్తమసావరంతన భస్మానస్తను విలేపాధుః భద్రమిందే అగ్నే సహసిన్ననేకముపాకారోచతే సూర్యస్య ఋషదృశేదృశేణ క్షితలోక్షితం దృశా రూపే అన్నం సైనానేకేన సువిదత్రో అస్మే యష్టా దేవాగుమ్మాయజిష్ఠ స్వస్తి అదరద్ధో గోపా ఉదన పరస్పాగ్నేమదురేవ్యదీ స్వస్తినో దివో అగ్నే పృథివ్యా విశ్వాయుద్ధేయ దేవ యత్సీమహి నివిజాన ప్రశస్తం పరస్మాసుద్రవిణం దేహి చిత్రం యథాహోతర్మనుషో దేవతాయజ్ఞేభిః సోనో దహసో యజాసి ఏవానో అద్య సమనా సమానానుసన్నగ్నవృషతో యక్షి దేవాన్ అగ్నివేణే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారకం రత్రధాతమం వృషాసో మధ్యమాగం పసి వృషాదేవ వృషవ్రత వృషాధర్మాణి దృశే సాంతపనా ఇదం హవిర్మరుతస్తజ్జుజుష్టన యుష్మాకోతీరిషాదశ యో నో మర్తో మతమో దుర్హరణాయు స్థిరస్యత్రాణి మరుతో జిషాగుంసాత్ దృఢపాఠం ప్రతిష్ఠేన తపసా హంతనాథం సంవత్సరేణ మరుత స్వర్గావృక్షమానుషేణో తేత్వాసాం ప్రముంచంతగుంహర సాంతపనామదిరామాదయిష్టవ విప్రీహిదేవాగుం వృషతోలమిష్టమిద్వాగుం మృతోగుం నృతుపతే దేహ ఏ దేవ్యా ఋప్రిరస్తేభిరగ్నే త్వగుం హోతృనామస్యాయజిష్ఠ పాపగజో దేవేత్వగుంభిరజ్వాయమహినా విదర్భోర్హవ్యావహయమిష్ఠే అద్య అర్జునా రజమశ్చవత్తోషమేవ దివే దివే యశసం వీరవత్తమం వయస్ఫానామేవృత్పుష్టివర్ధనః సోమనాభవ గృహమేధాగమరుతో పాపభూతన ప్రపంచంతో నో అగుంహద పూర్వేభిర్మరుతో వజం మహాభిస్తర్షణీనా ప్రబుద్ధ్యా నీరదే భో మహాగుంసి ప్రణామాణి ప్రయజ్ఞమస్తిరర్థం సాస్యంతమ్యం భాగమేదం గృహమేధీయం మరుతో విరుధ్వం ఉపయమేతి యుమతి సుదక్షం దోషావస్థోర్ అవిష్మతే హృదాదే ఉపస్వైన మరమర్వసూయు ఇమోహగ్నే వేతమాని హవ్యాజస్రో వక్ష దేవతాదిమక్ష ప్రతిదేకం సురభేణి విజంతో క్రీడం వశ్యర్థో మారుతమనర్వాణకం రథేశుభం కణ్వా అభిప్రగాయత అత్యాశోనలే మరుదస్పంచోక్షుభయంతమర్యాహ ఏహమ్మేష్టా శిశమోనశుభ్రామత్సాదోన ప్రక్రీడిన పయోధాః ప్రైషామద్వేషు విశులే వరేజలే భూమిర్యామేషు యద్ధనింజతే శుభే తే క్రీడయోధులయోభ్రాజలక్ష్మయస్వరం మహిత్తం పనయంత ధూతయః ఉపక్వరేణయజిద్భైర్యం మయమివ మరుదక్షేణజిత్పథా చోదంతి కోశా ఉపబోరేష్మాఘతముక్షతముఖువర్ణవచ్చరే అగ్నిమగ్నికం హవేమ విశ్వదాహవంత విశ్వతిం హవ్యవాహం పురప్రియం తగుం విజస్వందరేణదే సుదాదేవం ఘతశ్చుతాః అగ్నికం హవ్యాయమోషవే ఇంద్రాగ్నేయోజనాదివశ్య సద్వృత్రమిందం వో విశ్వరస్పరేంద్రన్నరో విశ్వకర్మణ హవిడావృధామా విశ్వకర్మణ హవిడావర్ధనేన ఓ ఆదస్య పాతో అనుపాతి శోచిరథస్పతే వ్రజనం కృష్ణమస్తే అగ్నిర్మోర్ధానివ ప్రగుత్పతి పృథివ్యా అయం అపాగుం రేతాగుం సిజిన్వతి రామగ్నే పుష్కరాదద్య సర్వా నిరవంచత మోర్ధ్నో విశ్వస్య బాధతః అయమగ్నిస్య హస్తినో వాజస్య సదినస్పతిః మోర్ధాగమేరయేనా భవో యజ్ఞస్య రజతశ్చ నేతాయత్రామియుద్భ్యశివాభిః దేవోర్ధానందజేతు వరటాన్ యత్పామగ్నే జగదేహవ్యవాహం అవోజ్ఞస్తమిధాజనానాం ప్రతిధేనమివాయదేముషాసం యత్పాయిహ ప్రవజాముజ్జిహానా ప్రభానవస్య స్రతేనాగమచ్చ అవోచామకమలే వేద్యాయవచో వందారుపిటభాయ విష్ణే దవిష్ఠిరో నమతాస్తోమమగ్నో దివీవ రుక్మముర్మ్యంచమశ్రేత్ జనస్య గోపా అజనిష్టజాగ్రవిరగ్నిస్సుదక్షస్సు వితాయనవ్యదే ఘృతప్రదేకో బృహదాది విస్మృశాద్యుమద్విభాజి భరతేభ్యశ్రుచిః కామగ్నే అంగిరతో గుహాహితమన్వవిందం చిస్విజానం వనే వనే సజాయతే మధ్యమానః సహో మహత్వామాహుః సహతస్పుత్రమంగిరః యజ్ఞస్య కేతుం ప్రథమం పురోహితమగ్నిం నరత్రిషధశ్చేతమింధతే ఇంద్రేణ దేవైః సరథకం తమరిగిటతి కన్విహోతా యజథాయ సుక్రతుః త్వాం చిత్రశ్రవస్తమహవంతే విక్షుజంతమః సోదృష్టేశం పురప్రయాగ్నే హవ్యాయ మోఢవే సఖాయ సంవత్ సంయం చమిటగ్స్తోమం చాగ్నే పరిష్ఠాయ క్షితేనామూర్జోణత్రే సహస్పతే సర్వం సమిజ్ఞమదేవర్ణగ్నే విశ్వాణస్పదే సమిధ్యతేతనామసోన్యాభర ఏనామో అగ్నిన్నమసోర్జోణపాతమాహువే ప్రియంతే తిష్టపరతిగ్రస్మద్భరం విశ్వస్య దూతమమతం సయోజతే అరుణో విష్ణభోజతా సరుద్రవత్స్వాహుతః సుబ్రహ్మా యజ్ఞస్య తమే వసూనా దేవగుం రాధోజనానాం ఉదస్య సోజనశ్చాదాయుక్మానస్య మేషుడః ఉద్ధో మాతో అరుణాతో దివిస్పృశస్సమగ్నిమింధతే నరః అగ్నేవాజస్య గోపద ఈశానస్ సహసోజః అస్మేధేహి జాజవేదో మహిశ్రవః సగిధానోపధిష్కవిరగ్నిరేణేన్యో గిరా రేవదస్మభ్యం పూర్వణీగదీదిః క్షపో రాజన్నుదర్త్మనాగ్నేవస్తో ఋతోషసః సదిగ్వజంభరక్షతోజః ప్రతి ఆదే అగ్నిధీమహ్యుమంతం దేవాజనం యద్ధస్యాదే పనీయతే సమిద్దీరయ్యవేదగ్రస్తోతృభ్యాహ ఆదే అగ్నిరితాహవిః శుక్రస్య జ్యోతిషస్పదే సుష్టంద్రదస్మ విశ్వదేహమ్యవాక్తుభ్యగంహోజగ్రస్తోతృభ్యాభర ఉభేదశ్చంద్రసర్పిణో దర్వే శ్రేణీరాసనే ఉదోణ ఉత్తమోర్యాముఖేణుతమదస్మదైరగ్ఞస్తోతృభ్యాభర అగ్నేన పద్యాశ్వర్ణస్తోమే కృతున్న భద్రగంహృతి స్పృశం హృద్యామాతమోహైః అధాహ్యగ్నే కృతోర్భద్రస్య దక్షస్య సాధోః రథేర్హృతస్య బృహతో బభూథ ఆవిష్టే అద్యగేర్భిర్గృణంతోగ్నే చాశేమ రథే దివో నస్తనయంతి సుష్మాః ఏభిర్నో అర్గేర్భవానో అర్వాన్ సువర్ణజ్యోతిః అగ్నే విశ్వేభిః సుమనా అనీకైః అగ్నిగం హోతారం మన్యేదాస్పందం వసో సోనగం సహసో జాతవేదసం విప్రన్న జాతవేదసం యమోర్ధ్వయాస్మద్భరో దేవో దేవాచ్చ కృపా ఘృతస్య విభ్రాట్యమను శుక్రసోజిష ఆయుక్మానస్య సర్పిటః అగ్నే త్వన్నో అంతమః ఉదత్రాతా శివో భవమరోక్షః తంతాశోజిష్ఠజేదివః సుమ్నాయ నోనవీమహే సఖిభ్యః మధురగ్నిర్మధుశ్రవాః అక్షానక్షద్యుమత్తమోరయిందాః ఇంద్రాగ్నిభ్యాం పాసయుజాయుజాయుజ్ఞాఘారాభ్యాం తేజసామర్థ్యసూక్తేభిస్తోమేభిశ్చందోభిరయ్యై పోషాయ సుజాతానాం మధ్యమస్థేజాయమయాసయుజాయుజాయుజ్ఞా బాదురాయ సత్యభ్రయంతి మేఘయంతి వర్షయంతి చ పుణీకానామాజ ప్రజాపతినా విశ్వాభిర్దేభిరుపదధామి పరవర్ణేణ విష్టామనుష్యాస్ శాంతమహం ప్రవద్దే శర్మ చర్మదాస్మసిరక్షం బ్రహ్మణావిష్టామరుజస్ గోత్రారో వాయుర్వియత్తో శాంతమహం ప్రవద్దే మే శర్మ చర్మదాస్తౌరపరాజితామృతేణ విష్టాదిత్యాస్ గోత్ర సూర్యోవియత్తో శాంతమహం ప్రవద్దే మే శర్మ చర్మజాస్తు బృహస్పతి స్వాదాలేన పృథివ్యా పృష్టేభ్యోజస్పదేం విశ్వస్మే ప్రాణాయ పానాయ విశ్వం జ్యోతిర్యచ్చాగ్నిస్తేధిపతిర్విశ్వకర్మాత్మాసాదయత్వంతరిక్షస్య పృష్టేభ్యోజస్పదేం విశ్వస్మే ప్రాణాయ పానాయ విశ్వం జ్యోతిర్యచ్చ వాయస్తేధిపతి ప్రజాపతి స్వాదాలేన దివ పృష్టేభ్యోజస్పదేం విశ్వస్మే ప్రాణాయ పానాయ విశ్వం ేష్ఠీపతి పురోవాతనిరస్య భ్రసనిరతి విద్యుత్సనిరతి స్తనయత్వసనిరతి వృష్టిసనిరస్య దేవానామగ్నేయాన్యదివాయోర్యాన్యదివానామగ్నేయాన్యస్యంతరిక్షస్యాన్యదివానామందరిక్షయాన్యస్యంతరిక్షమస్యంతరిక్షాయత్వాసలిలాయత్వాసన్నేకాయత్వాసదీకాయత్వాఖేతాయత్వాప్రదేతదే ద్రవిణోదాన్ద్రవిణేతాదయా విజేనర్షిణాతేన బ్రహ్మణాతయా దేవతయా గిరస్పద్ధ్రువాసీదా భూయస్కృతసి పరిభస్కృతసి ప్రాచ్యస్యోద్భాసంతరిక్షతరస్యంతరిక్షేదాసరసి పృథివ్యాస్వాద్రవిణేతాదయాంతరిక్షస్య త్వాద్రవిణేతాదయామి జివస్వాద్రవిణేతాదయామి దిశాన్వాద్రవిణేతాదయామి ద్రవిణోదాన్వాద్రవిణేతాదయామి ప్రాణం మే పాఖ్యపాణం మే పాఖ్యజ్ఞానం మే పాఖ్యాయుం మే పాఖి విశ్వాయుం మే పాఖి సర్వాయుం మే పాఖ్యజ్ఞేయతే బ్రహ్మామతావేహిత గౌరభావై పాంచజన్యేష్వప్యేధ్యజ్ఞేయ వా అయా వాజే బాహూ మా సబ్దః సకరస్వమేకః అగ్నినా విశ్వాసాత్ సూర్యేణ స్మరాక్కర్త్వాసదేవదర్శేణ త్వష్టా యజ్ఞేన మఘవాన్ దక్షిణయాదు భర్గో మన్యునా వృత్రహాదౌహాద్యేన తనోధా అన్నేన గజ పృథివ్యాసనో దర్భిరన్నాదో మహకారేణ అర్ధస్వాంనాతనోపా విరాజాజ్యోతిష్మాన్ బ్రహ్మణాదోమపా గోభిర్యజ్ఞం దాధార క్షత్రేణ మనుష్యానష్ట్రేణ సంవత్సరేణ పరిభోస్తపదానాదిష్ట సూర్యస్సంతనోభిః ప్రజాపతిర్మనసాంధోచ్చేతో ధాతా దీక్షాయాగం సమితాభృత్యాం భూషాతో భక్ర్యణ్యాం వరుణముపనద్ధోదున క్రీయమానో మిత్రక్రీతశ్రుమిష్ట ఆసాదితో నరంధిర ప్రోక్యమానోధివజరాగత ప్రజాపతి ప్రణీయమానోగ్నిరాజ్ఞే బృహస్పతిరాజ్ఞేధ్యా ప్రణీయమాన ఇంద్రోహ విద్ధానేతి నిరాసాదితో విష్ణురూపావక్రియ ణో సర్వోత్తోజమోషతో ఆధూయమానో వాయ పూజమానో మిత్ర క్షీరశ్రేర్మంత్రేర్మైవేష్దేవమున్నేతో రుద్రాహుతో వాయురావృత్తో నిచక్షా ప్రతిక్షాతో భక్షాగత నారాశకుంసో సుధాస్తంధురవృతమ ప్రయాన్ సముద్రవగతస్తరిణ ప్రపృతస్సువరుదుజంగ వృత్తిగానక్షత్రమగ్నిర్దేవతాగ్నేర్దష్ట ప్రజాపతేర్ధాతుస్వామశ్చర్చేత్వాజేత్వాజేత్వాజోతిషేత్వారోహిణీ నక్షత్రం ప్రజాపజద్వేవతామృగశీర్షన్నక్షత్రకం సోమో దేవతానక్షత్రకం రుద్రో దేవత పునర్వసో నక్షత్రమదిర్దేవతాదిశ్వో నక్షత్రం బృహస్పతిర్దేవతా శ్లేషానక్షత్రకం సర్పా దేవత మఘానక్షత్రం పితరో దేవత ఫల్గునే నక్షత్రమర్యమా దేవత ఫల్గునే నక్షత్రం భగో దేవత హస్తో నక్షత్రకం దశా దేవత చిత్రానక్షత్రమింద్రో దేవత స్వాతే నక్షత్రం వాయుర్దేవత విశాఖే నక్షత్రమింద్రాగ్నే దేవత నూరాధా నక్షత్రం మిత్రో దేవత రోహిణీ నక్షత్రమింద్రో దేవత విజతో నక్షత్రం పితరో దేవత శాఖా నక్షత్రమావో దేవత శాఖా నక్షత్రం విశ్వే దేవా దేవత శ్రోణా నక్షత్రం విష్ణుర్దేవత శ్రవిష్టా నక్షత్రం వసవో దేవత సదభిషన్నక్షత్రమింద్రో దేవత ప్రోక్షపదా నక్షత్రమదేకమా దేవత ప్రోక్షపదా నక్షత్రమహద్బుద్ధ్యో దేవత రేవతే నక్షత్రం పూషా దేవత స్వయజో నక్షత్రమశ్వినో దేవత బభరణీయర్నక్షత్రం యమో దేవత పూర్ణాపశ్చాద్యత్యే దేవా అదధుః మధుష్ట మాధవశ్చ మాదంతికా మృతో శుక్రశ్చ శుచిశ్చగ్నేష్మా మృతో నభశ్చ నభస్తశ్చ వారిణికా మృతో ఇడశ్చోర్గశ్చ శారదా మృతో తహశ్చ తహస్తశ్చ హైమంతికా మృతో తపశ్చ తపస్తశ్చ దైశిరా మృతో అగ్నేరంత స్నేహో జగల్పేతాంధ్యా వా పృథివీ కల్పంతా మామవోషధే కల్పంతామగ్నయ ప్రథమ మధ్యేక్షాగతంప్రదాయస్తమనసోంతర పృథివీ శైశిరామృతో అభికల్పమానా ఇంద్రమివ దేవా అభితం విశంతు సంయక్ష ప్రదేతాశ్చాగ్నే సోమస్య సూర్యస్యోగ్రాజ భీమాజ పితృనాజవస్యేంద్రస్య ధ్రువాజ పృథివీ చ దేవస్య సమితం మరుతా వరుణస్య క్షత్రే చ ధరిత్రే చ మిత్రావర్ణయోర్మిత్రస్య ధాతు ప్రాచే చ ప్రదేతే చ వసూనాగం రుద్రాణామాదిత్యానాం తేతేధిపతనస్త ప్రమాదిసహస్రస్యోన్మాదిసహస్రాజసహస్రాజిత్రేవామిదశతంచాయుతం చ ప్రయుతం చార్బుదం చన్యర్బుదం చ సముద్రశ్చ మధ్యం చాంతశ్చ పదార్థశ్చేవామి ఇష్టకాధేనమస్సంతు సహస్రమయమక్షీయమానాథోనశ్చుతో మధుశ్చుతమూర్జస్పదేష్పధావినే అగ్నయిష్టకాధేనమస్సంతు విరాజో నామకా మధుఖా అముద్రాముష్మల్లోకే సమిద్దిశా మాధజానస్సు వర్మిన్మధోరథో మాధవః పాత్మస్మాన్ అగ్నిర్దేవో దుష్టరే దురదాభ్యగిరం క్షత్రగం రక్షతుమాత్మస్మాన్ రథంతరగం సామభిపాత్మస్మాన్ గాయత్రీ ఛందసాం విశ్వరూపాష్ఠయా స్తోమో అహ్నాగం సముద్రో వాత ఇదమోజః పిబర్తో ఉగ్రాదిశామభిభోదర్వయోధాశ్రీ శుక్రే అహన్యోజసీనా ఇంద్రాధిపతి ప్రధానతో నో మహి క్షత్రం విశ్వతో ధారణేదం విలహత్సామ క్షత్రభద్వృద్ధవిష్మియం దృష్టభోజసుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్ష ప్రాచే దిశాగం సహయసా యశస్వతి విశ్వే దేవా ప్రావృషాన్నాగం సువర్వతి ఇదం క్షత్రం దుష్టరమస్తోజో నాధృష్టగం రహస్యగం రహస్వత్ మయి రూపే తామన్విహదచ్చకే మృజగత్యేనం విక్ష్వావేదయామః విశ్వే దేవాః సప్తదశేన వర్త ఇదం క్షత్రగం రవిలవాదముగ్రాం ధర్తే దిశాం క్షత్రమిదం దాధారోపస్థాసానాం విక్రమదస్తోజః వరుణా సరదాన్నా చికిత్రో అస్మై రాత్రాయ మహిషర్మ యక్షతం నైరాజేతామన్నధిమేమనేషానుష్టుభాసంభృతం వేద్యగం సహ ఇదం క్షత్రం మిత్రవదాత్తదాన మిత్రావరుణారక్షతమాధిపత్యై సమ్రాజ్ఞిసాగం సహసా మేధస్పత్రిదుర్హే మంత్రా విష్ఠయాన పిబర్తో నమస్తుపాత బృహతేర్నుషక్పరేమవంతునాభృతాధీ సుకోర్వదే సుదుఖాన పయస్పదే దిశాంతేవదునోభృతాధీ తం గోపా పురేతో తపశ్చా బృహస్పతే డామ్యాయ్యం శివాజం ఊర్ధ్వా దిశాగం రంతి రాజౌషధీనాగం సంవత్సరేణ సవితానో అహ్నా రేవత్సామాదిచ్ఛంద ఉచందో జాతశత్రుస్యో నానో అస్తు స్తోమత్రయస్త్రిగుంశే భువనస్య పత్నిశ్వస్వద్వాదే అభినో గృణాహి ఘతమేషమితరాధిపత్యే ప్రయస్వతిరంతిరాశానో అస్తు ధృవాదిశాం విష్ణుపత్యఘోరాస్తేషానాసహసో యామనోతా బృహస్పదంబాదయస్వోతవాయస్కంధువానావాత అభినో గృణంతో విష్టంభో దివో ధరణ పృథివ్యా అస్తేజానా జగతో విష్ణుపత్నీ విశ్వవ్యజా ఇషయంతే సుభోది శివానో అస్మదితిరుపస్థే ఐశ్వానరోనభూత్యా పృష్టో దివ్యనుభోద్యానుమతిరన్విదనుమతే త్వంకయానశ్చిత్రాహుభవకో అద్యయుంతే ఓం నమస్తే రుద్రమన్యమభూతో వైషవే నమః నమస్తే అస్తుధన్వనే బాహుభ్యాముదతే నమః శివతమా శివం బభూవతే ధనుః శివాదవ్యాజాతపదయానోరుద్రమృణయా యాదే రుద్రశివాతనోరఘోరాపాపకాశిని తయానస్తనుపాసంతమయా గిరిశంతాభిచాకశీః యామిషం గిరిశంత హస్తే విభక్ష్యస్తవే శివాంగే త్రదాంగురుమాహికుంసే పురుషం జగత్ శివేన వదసాత్వా గిరిసాక్షా వదామసి యథా నః సర్వమిజ్జగత యక్ష్మకం సువనాసత్ అర్ధ్రవోచదసి భక్త ప్రథమో దేవ్యోభిషక్ అహేకశ్చ సర్వాంజంభయన్ సర్వాస్తయాతు ధాన్యః అథోయస్తామ్రో అర్ణముదభ్రస్సు మంగళః ఏమాగుమృద్రామిలోక్షసహస్రశోమేషాగుంభేణీమహే అథోజోపసర్పజనీలగ్రేవో విలోహితః ఉదయనం గోపా అదృశం అదృశన్వతహార్యః ఉదయనం విశ్వాభూతాని సదృష్టామణయాదినః నమోస్తు నీలగ్రేవాయ సహస్రాక్షాయ మేషుమే అథో జే అస్య సత్వానోహంతేభ్యోకరం నమః ప్రథమం జన్మనస్తంభయోరాత్రియోర్జాస్తేహస్తైషభరాతా భగవోప అపరత్యధనస్తగుంజహస్రాక్షసేడుధే నిషేపి శల్యానా ముఖా శివోనః సుమనా భవ పిజంధనకపద్దినో విశల్యో బాణభాగం ఉత అనేషన్నస్తేషవ ఆభురస్తనిషంగృషిః యాదేహేతుర్మేషుష్టమహస్తే బభూవతే ధనుః తయాస్మాన విశ్వతస్తమయక్ష్మయా పరిభుజ నమస్తే అస్మాయుధాయానాదతాయ ధృష్టవే ఉభాభ్యాముదతే నమో బాహుభ్యాంతవధన్వనే పరిరేషన్వనో హేతిరస్మాన్వృణక్త విశ్వతః అసోయేషుధృష్టవారే అస్మన్నిషేహితం నమో హిరణ్యబాహవే నాన్యే దిశాంచపదయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పదయే నమో నమః సస్పింజలాయత్విషేమదేవతీనాం పదయే నమో నమో బభ్రుజాయ వివ్యాధినేన్నానాం పదయే నమో నమో హరికేశాయోపవీజనే పుష్టానాం పదయే నమో నమో భవస్య హేత్తే జగతాం పదయే నమో నమో రుద్రాజాతామినే క్షేత్ర పదజే నమో నమః సూతాయాహంకాయవనానాం పదజే నమో నమో రోహితాయ స్థపదజే వృక్షాణాం పదజే నమో నమో మంత్రిణే వారిజాయ కక్షాణాం పదజే నమో నమో భువంతజే వారివస్కృతాయ ఔషధీనాం పదజే నమో నమ ఉచ్చైర్ఘోషాయ క్రందయ దేవత్యేన ీనాం పదయే నమో నమః కృత్స్నవీనాయథావదేతత్పదాం పదయే నమః నమః సహమానాయ నిర్వ్యాధినాం వ్యాధినీనాం పదయే నమో నమః ప్రకుభాయ నిషంగిణేస్తేనానాం పదయే నమో నమో నిషంగిణ ఇషుధిమతే తస్కరాణాం పదయే నమో నమో వంచదేవరి వంచదే స్థాయూనాం పదయే నమో నమో నిజేనవే పరిచరాయారణ్యానాం పదయే నమో నమస్తృగామిభ్యో జిఘాగుం సద్భ్యోముష్టతాం పదయే నమో నమో శివభ్యో నక్తంచరభ్య ప్రగృంతానాం పదయే నమో నమముష్టిషిణే గిరిజరాజ కులుంచానాం పదయే నమో నమ ఇషుమద్భ్యో ధన్వామిభ్యశ్చ భో నమో నమ ఆదన్వానేభ్య ప్రతిదధానేభ్యశ్చ భో నమో నమ ఆయచ్చభ్యో విషయభ్యశ్చ భో నమో నమోశ్చభ్యో విద్యభ్యశ్చ భో నమో నమ ఆది భ్యశ్చ భో నమో నమః స్వపద్భ్యోగ్రద్భ్యశ్చ భో నమో నమస్తిష్టభ్యోధావద్భ్యశ్చ భో నమో నమః వ్యాధినేభ్యోర్విరుధ్యంతేభ్యశ్చ భో నమో నమః ఉగణాభ్యస్తృగుంహదేభ్యశ్చ భో నమో నమో కృత్సేభ్యో కృత్సపదేభ్యశ్చ భో నమో నమో వ్రాతేభ్యో వ్రాతపదేభ్యశ్చ భో నమో నమో గణేభ్యో గణపదేభ్యశ్చ భో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ భో నమో నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చ భో నమో నమో రథిభ్యో రథయ భ్యశ్చ భో నమో నమో రథేభ్యోరథపదేభ్యశ్చ భో నమో నమః సేనాభ్యశ్చనాభ్యశ్చ భో నమో నమః క్షత్రభ్యశ్చ సంగ్రహేతుర్భ్యశ్చ భో నమో నమస్తక్షభ్యోరథకారేభ్యశ్చ భో నమో నమః కులారేభ్యః కర్మారేభ్యశ్చ భో నమో నమః పుంజిష్టేభ్యోనిషాదేభ్యశ్చ భో నమో నమ ఇషగద్భ్యో ధన్వగద్భ్యశ్చ భో నమో నమో మృగయభ్యశ్వరిభ్యశ్చ భో నమో నమశ్రభ్యశ్వపదిభ్యస్త భో నమః నమో భవాయ చ రుద్రాయ చ నమః సర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శ్రీకంఠాయ చ నమః కవర్తినే చ ద్యుక్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో గిరిశాయ చ దివ్యవిష్టాయ చ నమో నిరుత్తమాయ చేషుపతే చ నమో హ్రస్వాయ చ వామనాయ చ నమో హృదయే చ పరిధీయతే చ నమో వృద్ధాయ చ సంవృద్ధనే చ నమో అగ్రియాయ చ ప్రథమాయ చ నమః జనాయ జనమ శీఘ్రియాయ దశేభ్యాయ జనమ పూర్వ్యాయ తామస్వన్యాయ జనమ స్రోతస్యాయ దీప్యాయ నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమః పూర్వజాయ తామసజాయ చ నమో మధ్యమాయ తామగర్భాయ చ నమో జఘన్యాయ చ బుద్ధ్యాయ చ నమః స్వాభ్యాయ చ ప్రతిసర్యాయ చ నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ నమోర్వర్యాయ చ కళ్యాయ చ నమః శ్లోక్యాయ తామసాన్యాయ చ నమో పుణ్యాయ చ కక్ష్యాయ చ నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ నమః ఆశుదేనాయ చాసురథాయ చ నమః శూరాయ చాభిందనే చ నమో వర్మిణే చ వరోచినే చ నమో దిల్మినే చ కవచినే చ నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ నమో దుందుభ్యాయ హరణ్యాయ చ నమో ధృష్టవే చ ప్రభుశాయ చ నమో దూతాయ చ ప్రహితాయ చ నమో నిషంగిణే చేమతే చ నమస్తేక్ష్ణే చ వేదాయుధినే చ నమస్వాయుధాయ చ సుధన్వనే చ నమస్కృత్యాయ చ పచ్చాయ చ నమః కార్ట్యాయ చ నేత్యాయ చ నమః సోద్యాయ చ సరస్యాయ చ నమో నాద్యాయ చ వైశంతాయ చ నమః కోప్యాయ తామప్యాయ చ నమో వశ్యాయ అష్ట్యాయ చ నమో వేద్యాయ చ విద్యుత్యాయ చ నమ ఏంద్రియాయ చాదప్యాయ చ నమో వాప్యాయ చ రేష్మ్యాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తవాయ చ నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయుజే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ నమస్తేర్థ్యాయ చ కౌల్యాయ చ నమః పార్యాయ చ భార్యాయ చ నమః ప్రసరణాయ చోత్తరణాయ చ నమః ఆధార్యాయ చ నాద్యాయ చ నమః శ్రవ్యాయ చ ఫేణ్యాయ చ నమః స్థిరప్యాయ చ ప్రవాహ్యాయ చ నమః హిరణ్యాయ చ ప్రవక్ష్యాయ చ నమః శిలాయ చ క్షయణాయ చ నమః కవర్ధనే చ పులస్తయే చ నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ నమః స్తవ్యాయ చ గేహ్యాయ చ నమః కాట్యాయ చ గక్వరేష్ఠాయ చ నమః హృదయ్యాయ చ నిభేష్ట్యాయ చ నమః పాగుంసవ్యాయ చ రజస్యాయ చ నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ నమో లోప్యాయ చ ఔనప్యాయ చ నమః ఊర్మ్యాయ చ సూర్మ్యాయ చ నమః ర్ణ్యాయ చ పర్ణశ్యాయ చ నమోపగురమానాయ చాభిభ్యతే చ నమఃఖిదతే చ ప్రఖిదతే చ నమోమక్షిరికేభ్యో దేవానాభ్యో నమో విక్షీణకేభ్యో నమో విజృంభక్కేభ్యో నమహతేభ్యో నమహామీమత్కేభ్యః ద్రాపే అంధరస్పతే దరిద్రన్నేన లోహిత ఏషాం పురుషాణామేషాం పశూనాం మాభేర్మా రామో ఏషాం కించనామవత్ యాతే రుద్రశిరాసనో శివా విశ్వాః భేషజీ శివా రుద్రస్య భేషజీ గజానామృణజీవసే ఇమాగం రుద్రాయ తమసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభామహే మతిం యథానశ్రమశద్విపదే చతుష్పదే విశ్వం పుష్పం గ్రామే అస్మిన్ననాదరం మృణానోరుద్రోదనామయస్థితిక్షయద్వీరాయ నమసామితేమదే యచ్ఛంజయోశ్చ మనురాయితే పితా తదస్యామతమరుద్ర ప్రణీతౌ మానోభాంతముదమానోర్భగం మానముక్షంతముదమానముక్షితం మానవమధే పితరం నోదమాతరం ప్రియామానస్తనవోరుద్రనేరిణః మానస్తోకేతన హే మానహాయుషిమానో గోషమానో అశ్వేరిణః నీరాన్మానోరుద్రభావితోమధేర్హవిష్మంతో నమసా విధేమతే ఆరాత్తే గోఘ్నముతపూర్ణే క్షయద్వీరాయ సుమ్నమస్మేతే అస్తో రక్షాజనో అధిజదేవ బ్రోక్యుధాజన శర్మ యచ్చద్విమర్హాః స్థిరసుతరంగర్తసదహన్యమానం మృగన్న భీమముపహత్రముగ్రాం మృడాదిరుద్రేరుద్రస్తమానో అన్యంతె అస్మన్నివపంతు సేనాః పరిణో రుద్రస్య హేతర్మృణక్తపరిత్వేణస్య దుర్మజలఘాయోః అవస్థిరా మఘవద్భ్యస్తమక్షమేభ్యస్తోకాయతనయాయ మృణయా మేషుష్ణమ శివ తమ శివోన సుమనాభవ పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్తిం వదానాదరపినాకం విభ్రతాగహి విగిరిధ విలోహిత నమస్తే అస్తు భగవః నమస్తే దహస్రకం హేతజోన్యమస్తం నివపంతు తాః సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః తాసామీదానా భగవః పరాజీనా ముఖాకృతి సహస్రాణి సహస్రజో యే రుద్రాణి భూమ్యాం తేజాగం సహస్రజో జనేవ ధన్వాని ధన్వసి అస్మిన్ మహత్యర్నవేంతరిక్షే భవాధి నీలగ్రీవాశ్రీకంఠాః సర్వాధాక్షమాధరాః నీలగ్రీవాశ్రీకంఠాదివగుం రుద్రా ఉపశ్రితాః ఏ వృక్షేణ తస్మిన్ జనా నీలగ్రీవా విలోహితాః ఏ భూతానామధిపతయోషిఖాతక్కవర్దిన ఏ అన్యేన విభిధ్యంతి పాత్రేణ విపతో జనాన్ ఏ పథాం పశిరక్షయైల పదాయం విధః ఏ తీర్థాని ప్రజలంతి ధృగావంతో నిషంగిణః ఏతావంతశ్చ భూయాగుంగశ్చ దిశో రుద్రావిధ స్థిరే తేషాగుంగహస్రయో జనే మధన్వాని తన్మతే ేదక్షిణాక్షిణాదశ్రజేర్దశోదిధ్వాస్తేభ్యోనహస్తేష్ణోయ్చేష్టం భోజం భేదధామి అస్మన్నోర్జం పర్వతే శుశ్రియాణాం వాతే పర్జన్యే వరుణస్య శుష్మే అభ్యమోషేభ్యో వనస్పతిభ్యో సంభృతాన్ తాన్నైడమోర్జన్ ధత్తమరుదస్తగం రధానా అస్మర్గస్తే క్షుదమంతే సుగచ్చుదయంత్యస్మ సముద్రస్య ద్వావాకజాగ్నే పరివ్యయామసి పామకో అస్మభ్యగం శివో భవ హిమస్య త్వాజరాయుణాగ్నే పరివ్యయామసి పామకో అస్మభ్యగం శివో భవ ఉపజ్వన్నుపవేన సేవత్తరన్నదేష్ అగ్నే పితృపామసి మండోకితాభిరాగహితే మన్నో యజ్ఞం పావకవర్ణగం శివం కృతి పావకాచితయంత్యాకృపా క్షామన్నృజముషసో నభానునా తోర్వన్నయా మన్నే తస్య నోరణ ఆయోఘ్నే నరదృషాణో అజరః అగ్నే పావక రోమిషా మంద్రయా దేవ జిహ్వయా ఆ దేవానుపక్షియక్షిజ తనః పావగతే దివాగ్నే దేవాగం విహావః ఉపయజ్ఞగం హవిష్టనః అపామిదన్యయనగం సముద్రస్య నివేశనం అన్యంతే అస్మత్తపంతు హేతయః పావకో అస్మభ్యగం శివో భవ నమస్తే హరసే సోజుషే నమస్తే అస్మచ్చిషే అన్యంతే అస్మత్తపంతు హేతయః పావకో అస్మభ్యగం శివో భవ ఋషదేవత్సుషదేవద్వనసదేవద్వరిహిషదేవత్సువర్విదేవట్ ఏ దేవా దేవానా హిగ్గిజా హిగ్గిజా నాగం సంవత్సరేణమ భానమాసరే అహుదాదో హవిషో నిర్జ్ఞే అస్మ్యాన్ స్వయం జుహద్ధం మధునో హృతస్య ఏ దేవా దేవేష్మధి దేవత్వమా హృదయే బ్రహ్మణ పురయేతారో అస్య ఏభ్యో నత్తే పవతే ధామకిం జనలతే దివో న పృథివ్యాధిసృషో ప్రాణదా అపానదాభ్యానదాశ్చక్షుర్దావచ్చోదాపరిబోదా అన్యంతే అస్మత్తపంతు హేతయః పావకో అస్మభ్యగం శివో భవ అగ్న్యస్తిగ్మేన శోచినాయగం సద్విష్మన్యత్రిణం అగ్న్యన్నావగం సదేరయం సైనానీకేన సుమిదత్రో అస్మేష్టా దేవాయుష్ట స్వస్తి అనబ్ధో గోపా ఉదర పరస్పాగ్నే ద్యుమధురే వద్రిదీ